సంవృష్ణ్యా నే అభే మాదేషా ఆభ్యాయమా అమృతాయ సోమా దేవిశ్రవా సే ఉత మానేషిష్వా మాదనారుర్వందరేకం సంజాతమావర్థ హౌ హౌ హౌ హౌ వా హౌ వా హౌ వా హా హౌ వా హా హౌ వా హా హౌ వా హా వా హా వా హా వా మంతరేషం పృథివే విశ్వభాజ సంబరు పాజే జన దదాయా ఇంద్రరాజా జాగత దర్షణేనా అధిక్షమా విశ్వ పయ్యాదశ్చే దాస కాయవాసోని చోపస్తే దర్వాక హౌ హౌ హౌ వాగ్దా దాయా హౌ వా హౌ హౌ హౌ బాజాహం బాజాహం బాజం ఏ బాజాహం బాజాహం బాజాహం బాజం ఏ బాజాహం బాజాహం బాజాహం బాజం ఏ బాజాహం పాజమాహోయ్ పాజాహం పాజమాహోయ్ పాజాహం పాజమాహోయ్ పాజం వివే వివే వివే వివే వివే వివే వివే వివే వివే వివే వివే వ్యాస్నవాయే యోనే యునే యోనే యునే యోనే యునే జాతం నిహంతి మా తారోతర తారోతర తారోతర హౌ హౌ హౌ బాజాహం బాజాహం బాజం ఏ బాజాహం బాజాహం బాజాహం బాజం బాజాహం బాజాహం బాజాహం బాజం ఏ బాజాహం బాజమాహ బాజాహం bajamai bajam bajamai bajam bebe bebe bebe bebe bebe bebe hai bebe bebe hai bebe bebe hai bebe vyasnavaye be vyasnavav va ye sodhamadhama ye sodhamadhama ye sodhamadhama manohav mayohav vajohav agnim hedahay varahaitan yahav ఆయుర్హావ యజ్ఞాయ అమృత్వేజాన్ స్వర్హావ జ్యోతిర్హావ ఋతంహావ హోదా నందా నాథాతా మాహం యే మాహా హావ హావ హావ హా ఆయో ఇంద్ర నరో మే మధితాయ యజతాయ ఆగోమదేవ్రజయ భయాదు హావు హావు హావు హాక హా Rabbah, ఋషభపత్నిర్హావ్ అస్మాదురమధ్వంహావ్ మత ప్రథమల్లామగాహోనాం సప్తవరమల్లామజాహనాన్ రాజానదేరభ్యనాషదాక్షాః ఆవిర్భవన్నరుణే సాగావాః హావ్ అస్మాదురమధ్వం అగ్నిమేరోహితం హిమాహం హౌ యజ్ఞవృత్తిజం దేవేషిమాహం హౌహారంగతమం దేవేషిమాహం హౌహారోనిధిమాహం దేవేషోనిధిమాహం హౌహావ్ సువందరా కో జ్యోతి స్వర్ధేనోహ తస్య పశ్యతో వార్వాయిదాః యావాహుశయో జావాహయితే యో విశ్వమాపాయువ్రాతాః యజ్ఞంధిరానే చాయాః సువందరా కో జ్యోతి స్వర్ధేనోహ అవుహో వాహ యజ్ఞంధిరాణే చాయాః హవంతాయ వంతాయ ఐరాయన్ ఐరాయన్ ఐరాయన్ సమేరయన్ సమేరయన్ సమేరయన్ సమాసరన్ సమాసరన్ సమాసరాహన్ హావాహ ఇయవాహాయ ఉదహ ఉదహ ఉద ఉదవా ఉదవా ఉదవా ఉదవాహాయ ఉదవాహాయ ఉదవాహాయ బ్రహ్మా నే ఐరా దశరవస్యా స్యా స్యా ఇంద్రవాహాయ సమా ఆహా ఆహా ఆహా ఓహో వా రత్రంజన్వాంగపాదద్వారాయత్తమః